అచ్యుతానంత గోవిందము కుందవా మన్న వాసుదేవ నారాయణ సచ్చిదానంద స్వరూప గోపాల పురుషోత్తమ నరసింహ నారాయణ మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి అవతార హరే అనంత అవతార నారాయణ హరే అచ్యుత పరమ మహిమ నారాయణ సర్పశయన హరే నారాయణ శ్రీ పురందర విఠల విభుదే సతిరువేంకటప్పయన్నప్పన నారాయణ అచ్యుతానంత గోవింద ముకుంద వామన్న వాసుదేవ నారాయణ కిరీట కుండల ధరన్న కండెను పరమ విభూషణన కండెను పరవదనన కండే వరదేవన కండే తిరుమల గిరియలి పురందర విఠల చెలువరేయన తిరువెంగడపన ఇరవ కండెను శిరీశవ క్షణస్థళన కండెను అచ్యుతానంత గోవింద ముకుంద వామన్న వాసుదేవ నారాయణ సచ్చిదానంద స్వరూప గోపాల పురుషోత్తమ నరసింహ నారాయణ